పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగత్రో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. శిరస్సూర్యశ్చక్షుర్వాత ప్రాణ్యాత్తమగ్నిర్వై స్వానరత్వం వత్సరణాత్మాశ్వస్య మేధ్యో పృష్టమంతరిక్షం జలం పృథివీపాజస్యం దృత పార్శ్వే అవాంతరిశ ప్రగతవృతభూంగాని మాతాశ్చార్ధమాసాశ్చ పర్వాణ్యహోరాత్రాణి ప్రతిష్టా నక్షత్రాణ్యస్తీని న భూమాగ్నిపాన్నోమధ్యగ్నిగత సింధవో బుదాయ కృత్యక్లోమానస్ బల్వత ఓషధయశ్చ వనస్పతయశ్చ లోమాన్యుద్యం పూర్వాభ్యోనిం లోచం జఘనాభ్యో యద్విజృంభతే తద్విద్యోతతే యద్విధూనుతే తస్తనయతి యన్మేహతి తద్వర్షతి వా దేవాస్య వాపి. అహర్వా అశ్వం పురస్తాన్ మహిమాన్ వయాయత తస్య పూర్వే సముద్రే యోనీ రాత్రిరేణం వస్త్రాన్ మహిమాన్ వయాయత తస్యాపహే సముద్రే యోనిరేతం వా అశ్వం మహిమానావభిత సంబూవదుర్హయో భూత్వానవహద్వాజీగం సర్వా నర్వాసురానశ్వో మనుష్యాన్ సముద్ర బంధుస్సముద్రో యోని నైవేహ కించనాగ్రహాసీమృత్యో నైవేదమావృతమాసీదసనాయాతనాయామృత్యుస్తన్మమోపృతమాత్మన్ ఈ చోచన్నచరస్తాచరపోజాయం తాచతే వైమేతమూర్మిది దేవాత్తం తద్వేహమా అస్మై భవతి యేవేతత్తం వేద ఆవో వా అర్కస్తద్యదమాగ్నేతర ఆసీత్తమహన్యత సా పృథివ్యభవత్స్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ్రాంగ ప్రాణం జగురాదిత్యం తృతీయం వాయుం తృతీయజ్ఞే కలేష ప్రాణస్త్రేధా విహితస్తస్య ప్రాకీహిక్షుగోసౌచాశౌచేన్మావతాస్య ప్రకీచీహిక్కుచ్చమశౌచాశౌచ సఖ్యౌ దక్షిణాశౌచీచ పాశ్వేద్యో పృష్టమం కరిక్షం గరమియమురస్సేషోత్సు ప్రతిష్ఠితో యత్ర క్వచైతి రేవ ప్రతిష్టత్యేవం విద్వాన్ సోమాయకద్వితీయో మహాత్మా జాయేతేతి సమనసా వాసం మిథునజ్ఞేతమభవదశనాయా మృత్యుస్తభ్యద్రేత ఆసీత్ సంవత్సరో భవన్నః పురాతత సంవత్సరమాసతమే తావంతం కాలమభిపహ సంవత్సరస్తమే తావతకాలస్య పరస్తాదశిరథసంజాతమభిజ్ఞాతజాత్సభానకరోత్తైవ భాగవతు సైక్షత ఇది వాయుమభిమగ్గస్యేకమీయోన్నం కరిష్య ఇది సతయా వాచా తేనాత్మనేరగ్నే సర్వమసృజత యది సంకిం చర్చో యజోగ్నేషి సామాని సందాగ్నేషి యజ్ఞాన్ తదా పశూన్ స యజ్ఞదే వాసుజత అత్తగత్తుమద్రియత సర్వం వా అర్థీతి వర్దిదేవదిత్వగ్నే సర్వస్తే తస్యాత్తాభవతి సర్వమస్యాన్నం భవతి యదేవమేతదవితేరదిత్వం వేద సోపామయత భూయసా యజ్ఞేన భూయో యజేయేతి సోస్రాం యత్తపో తత్యత తస్య స్రాం తస్య తత్తస్య యశో వీర్యముదగ్రామత్రాణా వై యశో వీర్యం తత్ప్రాణే సోత్రాం తేసి శరీరజ్ఞయితుమధ్యయత తస్య శరీర ఏవ మనఃసీత్ ేద్యమ్యస్మంజన శ్యామితి తమభవ్యతస్వత్తం నేద్యమూదితి దేవాస్వమేధ్యాస్వమేధమేధమేధ వా అష్టమేధం వేదయేనమేవం వేదతమరుద్దేవామన్యత తద్వే సంవత్సరస్య పరస్తాదాత్మన ఆలభతూన్ దేవతాభ్యస్మా సర్వదేవత్యం ప్రోక్షితం ప్రాజాపత్యమాలభంత ఏక వాస్వమేధో ఏకపతి తస్య సంవత్సర ఆత్మాయమగ్నిరక్తస్తేకా ఆత్మానస్తావేకావత్తాస్వమేధో పునరేకైవ దేవత భవతి మృత్యురే పాపపునర్మృత్యుం జయతి నేనం మృత్యురాత్మోసి మృత్యురస్యాత్మా భవత్యేకాసాందేవతానామేకోభవతి దయాః ప్రాజాపత్యాదేవాశ్చాసురాశ్చ తతస్కానీయసాయేవ దేవాజ్యాయసా అసురాస్తలేషు లోకేష్వస్పర్ధంత దేహదైవాచురుహంతాసురాణ్యజ్ఞముజ్జీతేనాప్యయామేతి ఏహ వాచమోచస్వన్న ఉద్గాయేతి తేతి తేభ్యో వా ఉదగాయభ్యో వాపి భోగత్సందేభ్య ఆకాయ్యకల్యాణం వదతి తదాత్మనేతే విదురమేన వైన ఉద్గాత్సాచ్యేష్యంతీతి తమభిద్యమాత్మనా విద్యం సయస్తపాత్మా దేవేదమప్రతిరూపం వదతి సదేవ సపాత్మా అతః ప్రాణమూచుస్వన్న ఉద్గాయేతి కథేతి దేభ్య ప్రాణ ఉదగాయభ్య ప్రాణే భోగస్కందేభ్య ఆగాయభ్యకల్యాణం జిఘ్రతి తదాత్మానేకే విదురణేన వైన ఉద్గాత్రాచ్యేష్యంతీతి సమభిద్యమాత్మనా విద్యం సయస్తమాత్మా దేవేదమప్రతిరూపం జిఘ్రతి సదేవ సపాత్మా అసహ చక్షుస్వన్న ఉద్గాయేతి తేతి తేభ్యశ్చక్షురుదగాయభ్యశ్చక్షుపి భోగస్కందేభ్య ఆగాయభ్యకల్యాణం పశ్యతి తదాత్మానేతే విదురమేన వైన ఉద్గాత్రాచ్యేష్యంతీతి సమభిద్వృద్యమాత్మనా విద్యం సయస్తపాత్మా దేవేదమప్రతిరూపం పశ్యతి సయేవ సపాత్మా అతః శ్రోత్రమోచస్వన్న ఉద్గాయేతి తేతి తేభ్య శ్రోత్రముదగాయభ్య శ్రోత్రే భోగస్కందేభ్య ఆగాయభ్యకల్యాణజ్ఞేషు నాపి తదాత్మానేతే విదురణేన వైన ఉద్గాత్రాచ్యేష్యంతీతి సమవిద్వృద్యమాత్మనా విద్యం సయస్తమాత్మా యే దేవేదమప్రతిరూపజ్ఞేషు నాపి తదేవ సపాత్మ అతః మనవూచుస్వన్న ఉద్గాయేతి తేతి తేభ్యో మన ఉదగాయభ్యో మనసి భోగస్కందేభ్య ఆగాయభ్యకల్యాణజ్ఞే సంకల్పయతి తదాత్మానేకే విదురణేన వైన ఉద్గాత్రాచ్యేష్యంతీతి సమభిద్వృద్యమాత్మనా విద్యం సపాత్మా దేవేదమప్రతిలోపజ్ఞే సంకల్పయతి సదేవ సపాత్మైవ ముకల్వే తాదేవత పాత్మభిరుపాసృజన్నేవమేన పాత్మనా విద్యన్ అతహే మమాసన్యం ప్రాణమోచస్తన్నరుద్గాయేతి తథేతి దేభ్యయేష ప్రాణరుదగాయేన వైనరుద్గాేష్యంతీతి తమభిద్ృద్యమాత్మనా విద్యక్షంస్తయథాస్మానృత్పాదాస్తో విద్వద్వేషేషైవ విద్వద్వే సమానా విశ్వం చ వినేషు స్తతో దేవా అభవన్ పరాసురా భవత్యాత్మ పరాశ్చద్విషం భ్రాతుల్యో భవతి యేవం వేద దేవోచక్వనుసోభూజోనలిక్తమసత్రేత్యమాస్యేంతృతిశోయాస్యనాంగిరకోంగానాగ్నేహి సాయేషాదేవతాదోన్నామదోరగ్రస్యామృత్యోరగ్నేహ వా అస్మాన్ మృత్యుద్భవతి యేవం వేద తాసాం దేవతానాం పాత్మానం మృత్యుమపహత్యయత్రాసాం దిశామంతస్తద్వ్యమగాం చకార తదాసాం పాత్మనో విన్యదధాత్ తస్మాన్న జనమియాన్నాంతమియాన్ మే పాత్మానం మృత్యుమన్వ వాజానీతి సాయేషా దేవతాసాం దేవతానాం పాత్మానం మృత్యుమపహత్యాసైనా మృత్యుమత్యవహతి సవైవాచమేవ ప్రథమానత్యవగత్సాయదా మృత్యుమత్యముచ్యతసోగ్నిరభవత్సోయమగ్నిః పరేణ మృత్యుమతిక్రాంతో దీప్యతే అత ప్రాణమత్యవత్సయదా మృత్యుమత్యముచ్యత సవాయురభవత్సోయం వాయుః పరేణ మృత్యుమతిక్రాంతః పవతే అత చక్షురత్యవత్సయదా మృత్యుమత్యముచ్యత సమాదిత్యోభవత్సో సావాదిత్యః పరేణ మృత్యుమతిక్రాంతస్తపతి అత శ్రోత్రమత్యవహత్తద్యదా మృత్యుమత్యముచ్యతాదిశోభవద్స్తాయిమాదిశ పరేణ మృత్యుమతిక్రాంతా అతమనోత్యవహత్తద్యదా మృత్యుమత్యముచ్యత సచంద్రమా అభవత్సో సౌచంద్ర పరేణ మృత్యుమతిక్రాంతో హాత్యేహవాయేన మేషా దేవతా మృత్యుమతివహతి యేవం వేద అథాత్మనేన్నాద్యమాదాయ్యద్ధి కింతాన్న మధ్యతే నేనైవ తదద్యత ఇహ ప్రతిష్టతి హేదేవాబ్రువన్నే తావద్వాయిదగ్నే సర్వయ్యదన్నం తదాత్మన ఆగాసీరనుమాస్మిన్నన్న ఆభజస్తేతి కే భైమాభిసంవిశతేతి తేతి తగ్నే సమంతం పరిణ్య విశంత తస్మాజ్జనేనాన్నమత్తిదేనైతాస్తృప్యంతే వగ్నేహవాగేనగ్రస్వాభిసంవిశంతి భక్తా స్వానాగ్రశ్రేష్ఠ పురయేత భవత్యన్నాదోధిపతిర్యేవం వేదయౌహైవం విదగ్రస్వేష ప్రతి ప్రతిభూషది నవైవాలం భార్యేభ్యో భవత్యథ దేవైతమనుభవతి యోగైతమనుభార్యాం బుభూషతి నవైవాలం భార్యేభ్యో భవతి సోయాస్య ఆంగిరసోంగానాగ్నిరస ప్రాణో వా అంగానాగ్నిరస ప్రాణో హి వా అంగానాగ్నిరసస్తస్మాజ్యస్మాత్తస్మాత్సాంగాత్రాణవుత్రామదిగదేవ తచ్చుష్యత్యేష హి వా అంగానాగ్నిరస ఏషవుయేవ బృహస్పతిర్వాగ్భృగీతస్యాయేష పతిస్తస్మాదు బృహస్పతి ఏషవుయేవ బ్రహ్మణస్పతిర్వాగ్వే బ్రహ్మ తస్యాయేష పతిస్తస్మాదు బ్రహ్మణస్పతి ఏషవుయేవ సామవాగ్వే సామేష సా సామస్చేతి తత్సామ్నః సామత్వం యద్వేవ సమఃపృషిణా సమోమసకేన సమో నాగేన సమయేభిస్త్రిభిన్నోపై సమోనేన సర్వేణ తస్మాద్యేవ సామాశ్నుతే సామ్నః సాయుజ్యజ్ఞేషలోకతాంజేయమేతత్సామవేద ఏకముగీతప్రాణో వాత్రీరగ్నేర్వముత్తం భాగేవీతోచ్చ గీతాచేతి సముద్గీత తద్ధాపి బ్రహ్మదత్తైకిమేయో రాజాన్వక్షయన్వాచాయ రాజామోద్ధానం విపాకయతాద్యతో యాంగిరకోన్యేనోదగాయదితి వాచా సత్రామేణ కో దగాయదితి తస్య సామ్నో యస్వం వేద భవతి హాస్యస్వం తస్య వైశ్వరయేవ స్వం తస్మాదాత్తిజ్యంకరిష్యన్ వాచిస్వరమిచ్చేతతయా వాచా స్వరసంపన్నయాత్తిజ్యం కుర్యాత్ తస్మాద్యజ్ఞే స్వరమంత్రం దిదృక్షంతయే వాచో యస్య స్వం భవతి భవతి హాస్యస్వం యేవమేతత్ సామ్నస్వం వేద తస్య సాన్నోయస్సు వర్ణం వేద భవతి హాస్యసు వర్ణం తస్య వై స్వరేవసు వర్ణం భవతి హాస్యసు వర్ణం యేవమేతత్ సాన్నస్సు వర్ణం వేద తస్య హైతస్య సాన్నోయ ప్రతిష్టాం వేద ప్రతిగతిష్టతి తస్య వై వాగేవ ప్రతిష్టా వాచిః ఖల్వేకయేతత్ ప్రాణ ప్రతిష్ఠితో గీయతేన్న యుద్యుహైకమాహుః అథాపవమానామేవాధ్యారోహస్త వై ఖలు ప్రస్తోతామప్రస్తోతి సయత్ర ప్రస్తూయాత్తరేగామి జపే దసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోన్మా మృతంగమయేతి సయతాహాసతో మా సద్గమయేతి మృత్యుర్వా అసత్సదమృతం మృత్యోన్మా మృతంగమయా మృతం మా గురు విద్యే వై కదాహ తమసో జ్యోతిర్గమయేతి మృత్యుర్వై తమో జ్యోతిరమృతం మృత్యోన్మా మృతంగమయామృతం మా కుర్విత్యే వై కదాహ మృత్యోన్మా మృతంగమయేతి నాత్రిరోహితంగా స్వాత్మనేన్నాద్యమాగాయేత్ తస్మాదు తేషు పరం గణీతయం కామం కామయేత తద్గే విదుద్గా యమానాయ వాయం కామం కామయతేతమాగాయతి తద్దైకల్లోకజిదేవ నైవాలోక్యతాయ ఆశాస్తి యేవమేతత్ సామ వేదా ఆత్మై వేదమగ్ర ఆసీత్ పురుషవిధత్వోను వీక్షణాన్యదాత్మనోపశ్యత్వోహమస్మీత్యగ్రేం వ్యాహరత్తతోహన్నామాభవత్తస్మాధత్యేకర్ఖ్యామంత్రితోహమయమిత్యేవాగ్రముత్వాసాన్యన్నామ ప్రబ్రూతే యదస్య భవతి సయత్పూర్వోస్మాత్ సర్వస్మాత్ సర్వాన్ స్వాత్మన ఔషత్తస్మాత్ పురుషవోషధి వైపతయోస్మాత్ పూర్వో భూషతి ఏవం వేదా సోమిభేత్తస్మాదేతీవిభేతి సహాయమీక్షాం చక్రేయం మదన్యం నాస్తి కస్మాన్నుభేమీతి తదయేవాస్య వయమీయాయ కస్మాత్ వ్యవేక్ష్య ద్వితీయాద్వైవయం భవతి స వైనైవరేమే తస్మాదేకాకీ నరమతే తద్వితీయమేత్సత్సహైకావానాశయతా స్త్రీకుమాగ్నౌ సంపరిష్వక్తౌమేవాత్మానం దేహావాదయత్త పతిశ్చ పత్నీకా భవతాం తస్మాదితమద్ధమృగలవివస్వయితి హస్మాన తస్మాదయమాకాశస్త్రియావూవర్యతయేవతాగ్నేసమభవత్తతో మనుష్యా అజాయంతా సోహేయమీక్షాంతక్రే కథం నమాత్మనయే వజనయిత్వా సంభవతి హంతతి రోసా నీతి సాగో ఇతరస్తాగ్నేసమేవాభవత్తతో భావో జాయంత వడభేదరావవద్వస్తరోగ్రభీతనాగ్నవ ఇతరత్తాగ్నేసమేవాభవత్తత ఏకసమజాయత ఏకరావవద్వస్త ఇతరో నిరితరామేక ఇతరస్తాగ్నే తోజాయంతైవమేవ్యదిదంకించ మిథునమాభ్యస్తత్సర్వమసృజత వేదహం వావ సృష్టిరస్మ్యగ్నేగ్నే సర్వమసృక్షీతి తత సృష్టిరవ సృష్ట్యాగ్నేస్తి ఏం వేద అథేభ్యమంతత్సముకాచ్చోనేర్హస్తాభ్యాగ్నిమసృజత తదుపజమలోమకమంతరతో లోమకాది యోనిరంతరతస్తది గమాహురముంజామున్యేకైకం దేవమేకస్వ సాష్యేష సర్వే దేవా అథ యత్ంచేదమాభ్యం తద్వేదసో సృజత తదు సోమయే తావద్వాయుదగ్వేదర్వమన్నైవాన్నాదస్య సోమయే వాన్నమగ్నిరన్నాదశ్చైషాబ్రహ్మ శ్రేయసో దేవానసృజతాశయన్మత్యన్నమృజత తస్మాదృష్ట్యాగ్నేహాస్తి ఏం వేద అద్వేదంతమాసీయత్తన్నామోపాభ్యామేవ్యాక్రియతాసౌ నామాయమిదేపయితి తదితమప్యేతర్హి నామోపాభ్యామేవ్యాక్రియతేసౌ నామాయమిదేపయితి హలేష ఇహ ప్రవిష్ట ఆనకాగ్రేభ్యో యథాక్షురక్షురథానేవ్యాశ్వంభరో వా విశ్వంభరకులాయేతన్న పశ్యంత్యకృష్ణోహి సుప్రాణం నేవ ప్రాణో నామ భవతి వదన్ వా పశ్యద్యక్షశృణ్వన్ శ్రోత్రం వన్వామో మనస్తాన్యశ్చైతాని బ్రహ్మనామాన్యేవ సయోతయేకైకముపాస్తేన సవేదా కృష్ణోత్యేషోతయేకైకేన భవత్యాత్మేత్యేవోపాసీతాత్రశ్చేతే సర్వేకం భవంతి తదేతత్పదనీయమస్ సర్వస్మాత్మానేతత్సర్వం వేద యథావైపదేనాను విందేరేవంకీయ్యశ్లోకం విందతే యం వేద అరేతత్రేయపుత్రేయో విత్తేయోన్యస్మాత్సర్వస్మాదంతరతరంజయమాత్మా సయోన్యమాత్మన ప్రియం పూర్వామం బ్రూయాత్ ప్రియజ్ఞరోశ్చేతేశ్వరోహ తథైవ స్యాదాత్మానమేవ ప్రియముపాసీత సయమానమేవ ప్రియముపాస్తేనహాస్య ప్రియం ప్రమాయుకం భవతి సదాహుర్యద్బ్రహ్మ విద్యయా సర్వం భవిష్యంతో మనుష్యా మన్యంతే జిముతద్బ్రహ్మా వేద్యస్మాత్తత్సర్వమభవదితి బ్రహ్మవాయిదమగ్రహాసీయత్తదాత్మానమేవావేదహం బ్రహ్మాస్మీతి తస్మాత్తత్సర్వమభవత్తద్యోయో దేవానాం ప్రత్యరుధ్యతత ఏవ తదభవత్తథర్షీణామనుష్యానాం తద్ధైతత్పశ్యన్ ఋషిర్వామదేవ ప్రతివేదేహం మనురభవజ్ఞే దూర్యస్యేతి కలితమప్యేతర్హి య ఏవం వేదాహం బ్రహ్మాస్మీతి సయిదగ్నే సర్వం భవతి తస్యః న దేవాశ్చ నాభూత్యాశతాగ్నేవత్యోన్యాన్ దేవతాముపాస్తేన్యోసామన్యోహమస్మీతి న సవేద యథాపశురేవగ్నే సదేవానాం యథావైవ హవః పశవో మనుష్యం పుంజురేవమేకైక పురుషో దేవాన్ పునఃేకస్మిన్నేపసావా ీయమానే ప్రియం భవతి కిముపభుషు తస్మాదేహాం తన్న ప్రియం యదే తన్మనుష్యా విద్యుః బ్రహ్మవాయిదమగ్రహాసీదేకమేవ తదేకజ్ఞే సన్నవ్యభవత్తచ్చేయోరూపమత్యక్షత్రయ్యాన్యేకాని దేవత్రాక్షత్రాణీంద్రో వరుణ స్తోమోరుద్రపజ్ఞోయమో మృత్యురీశాన ఇది తస్మాక్షత్రాత్పారం నాస్తి తస్మాత్ బ్రాహ్మణ క్షత్రియమధత్తాదుభాస్తే నాయ సూయే క్షత్రయేవ తద్యశో తథా క్షత్రస్య్రహ్మ తస్మాద్యజ్యది రాజా పరమతాం గచ్చతి బ్రహ్మైవాంతరముపనిశ్రయతి స్వాయోనీయేన జ్ఞేహినస్తి స్వాజ్ఞేషయోనిమిచ్చతి స పాపీయాన్ భవతి యథా శ్రేయాజ్ఞేషజ్ఞేహి జ్ఞేషిత్వా సనైవ్యభవత్స విషమసి జతయాన్యేతాని దేవజాతాని గణసహాఖ్యాయంతే వసవో రుద్రా ఆదిత్యా విశ్వే దేవామరుత ఇతి సనైవ్యభవత్స సౌవద్రం వర్ణమసి జత భూషణమియం వై భూషే యజ్ఞేదజ్ఞే సర్వం పుష్యతి యదిదం కించ సమీవ్యభవత్తేయోపమత్యర్మం తదే తత్రత్యక్షత్రయ్యమస్తాధర్మాత్మాస్థో అవలీయాన్వలీయాసే ధర్మేణ యసారాజ్ఞే మయ్యో వైకధర్మస్తత్యం వైకస్మాత్ సత్యం వదంతమావద్ధర్మం వదతీతి ధర్మం వా వదంత జ్ఞే సత్యం వదతీత్యే ఏతదుభయం భవతి తదేతద్బ్రహ్మక్షత్రం విక్షూద్రస్తరగ్నిరేవేషు బ్రహ్మా భవద్బ్రాహ్మణో మనుష్యేషు క్షత్రియేణ క్షత్రియో వైశ్యేన వైశ్యశూద్రేణ శూద్రస్తస్మాదగ్నావేవేషు లోకమిచ్చంతే బ్రాహ్మణే మనుష్యేష్ేతాభ్యాభ్యాం బ్రహ్మా భవదశయోహవాహస్మాల్లోకాల్లోకమే ప్రాప్తైతి సకేనమవిదితో నవునక్తి యథా వేదో బాలనోక్తోన్యద్వాకం మాకృతం యది సవా అప్యనేవం విన్మః పుణ్యం కర్మ కరోతి తద్ధాస్యాం తతః క్షీయత ఏవాత్మానమేవ లోకముపాసీత స యమాత్మానమేవ లోకముపాస్తేన ఆస్య కర్మ క్షీయతే స్మాద్దేవాత్మనో యద్యత్తామయతే తత్తత్సృజతే అథో అయం వా ఆత్మా సర్వేషాం భూతానాం లోకస్య యద్యుహోతి యద్యజతే తేన దేవానాం లోకో యదనుబ్రూతే తేన ఋషీణామస యద్విభ్యో నృణాతి యత్ర జామిచ్చతే తేన ఋషీణామస యన్మనుష్యాం వాసయతే యదేభ్యోషణం దదాతి తేన మనుష్యానామస యత్వసభ్యశృణోదకం విందతి తేన పశూనాం యదస్యేషు స్వాపదాలయాభ్యశ్యాపి పీడికాభ్య ఉపజీవంతి తేన దేశాం లోకో యథాహవైస్వాజలోకాజారిమిచ్చేదే మగ్నేహైవం విదే సర్వాణి భూతాన్యరిమిచ్చంతి తద్వాజే తద్విదితం మీమాగ్నేసితం ఆత్మీవేదమగ్ర ఆసీదేతామయతజాయాదశ ప్రజాయే జాతవిత్తం మే సదశ కర్మ కుర్వీదేత్యేతాం వైకామోనేశ్చ నాతో భూయో విందే తస్మాదత్తేతాకీకామయతే జాయాదశ ప్రజాయే జాతవిత్తం మే సదశ కర్మ కుర్వీదేతి సజావదత్తే ఏకైకం న ప్రాప్నోత్యకృత్స్నేవ్యతే తస్యోకృత్స్నతామనజేవాస్యాత్మా వాగ్జాజా ప్రాణ ప్రజాచక్షుర్మాను సంవిత్తం చక్షుషాహి తద్విందతే శ్రోత్రం దైవగ్రశ్రోత్రేణి తచ్చృణోత్యాత్మైవాస్య కన్మాత్మనా హి కర్మ కరోతి సలేష పాంతో పాంతఃపశుపాంత పురుష పాంతమిదజ్ఞే సర్వం యదిదం కించ తదిదజ్ఞే సర్వమాప్నోతి య ఏవం వేద యత్సప్తాన్నాని మేధయా తపసా జనయత్పితా ఏకమస్య సాధారణం వేదేవాన భావయతి త్రీణ్యాత్మనే కురు తప శుభ్య ఏకం ప్రాయచ్చతి తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చ తస్మాత్తాని నక్షీయంతేద్యమానాని సర్వదా యో వైకామక్షితిం వేదసోన్నమత్తి ప్రతీకేన సదేవానపి గచ్చతి స ఊర్జముపజీవతీతి శ్లోకా యత్సత్తాన్నాని మేధయా తపసా జనయత్తి కేతి మేధయాసి తపసా జనయత్తి తైకమస్య సాధారణ విదేశమేవాస్య తత్సాధారణ హన్నం యమిదమధ్యతే స యజే తదుపాస్తేన సపాత్మనో వ్యావర్తతే నిశ్రగ్రహ్యేతద్వేదే వానభాజయతి హుతం చ ప్రభుతం చ తస్మాద్దేవేభ్యో జుహ్వరి చ ప్రజజుహ్వత్యతో ఆభర్దరిసపోన్నమాసాది తస్మాన్నేత్తి యాజుకస్యాత్మదుర్భ్యజేకం ప్రాయచ్చదితి తత్వయ ప్రాయో ఏవాగ్రే మనుష్యాశ్చవసవస్త్రోపజీవంతి తస్మాత్కుమారంజాతం ఘృతం నైవాగ్రే ప్రజయే భయంతి స్తనం వానుభావయంత్యతవ సంజాతమాహుతృజాత ఇది తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చ నేతి వయసి వీరగ్నే సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చ న తద్యమిదమాహుస్తం వత్సరం వయసా దుఃఖజప పునర్వృత్యంజయతి విద్యాద్యదహరే వజుహోతి సదః పునర్వృత్యమవజయత్యేవం విద్వాన్ సర్వజ్ఞే దేవేభ్యోన్నాద్యం ప్రయచ్చతి తస్మాత్ తాని నక్షీయంతే విద్యమానాని సర్వేతి పురుషో వా అక్షితి శరీరమన్నం పునః పునర్జనయతే యో వై రామక్షిం దేవేతి పురుషో వా అక్షితి శరీరమన్నం ధియా ధియాజనయతే ధర్మభిర్యద్వైతం న కుర్యాక్షీయేత హతోన్నమత్తి ప్రతీకే నేతి ముఖం ప్రతీకం ముఖే నేత్యేతత్ సదేవా నపి గచ్చతి స ఊర్ధముపజీవకీతి ప్రసజ్ఞే సా ీణ్యాత్మనే కురుతేతి మనోవాచం ప్రాణం తాణ్యాత్మనే కురుత్ర మనా అభూవన్నాదర్శమన్యత్ర మనా అభూవన్నాశ్రౌషమితి మనసాక్ష్యేవ పశ్యతి మనసా శృణోతి కామస్ సంకల్పో విదిరిక్షా శ్రద్ధా శ్రద్ధాభిరథ్రీయద్భీయద్భీరిత్యేతత్సర్వం మన ఏవ తస్మాదవిపృష్టత ఉపస్పృష్ట మనసా విజానాతి ప్రాణోవానోవ్యానవుదానస్తమానో నిత్యేతత్సర్వం ప్రాణ ఏవైతన్మయో వాయమాత్మావాంమయో మనోమయః ప్రాణమయః ప్రయోలోకాయేకేవాయంలోకో మనోంతరిక్షలోక ప్రాణోసౌ లోకః త్రయో వేదాయేతయేవ వాగేవద్వేదో మనోయజుర్వేద ప్రాణస్సామవేద దేవాపితరో మనుష్యాయేతయేవ వాగేవదేవ మనఃపితరః ప్రాణో మనుష్యాః పితా మాతా ప్రజేతయేవ మనయేవ పితాభాం మాతా ప్రాణ ప్రజా విజ్ఞాతం వినిజ్ఞాస్యమవిజ్ఞాతమేతయేవయత్కించ విజ్ఞాతం వాతస్తద్రూపం వాగ్ధి విజ్ఞాతా వాగేనం తద్భూత్వాదీ యత్కించ వినిజ్ఞాస్యం మనసస్తద్రూపం మనోభివినిజ్ఞాస్యం మననేనం తద్భూత్వాదీ యత్కించావిజ్ఞాతం ప్రాణస్య తద్రూపం ప్రాణోత్యవిజ్ఞాత ప్రాణయేనం తద్భూత్వావతి తస్యైవా చకృతిభిః శరీరం జ్యోతిరూపమయమగ్నిస్తద్యావత్యేవ తావతీ పృథివీ తావానయమగ్నిః అథైతస్య మనసోద్యోః శరీరం జ్యోతిరూపమసావాదిత్యస్తద్యావదేవ మనస్తావదేభ్యోస్తావానసావాదిత్యస్తో మిథునగ్నే సమీతా తత ప్రాణో జాయత స ఇంద్రః సమయేషో సపత్నో ద్వితీయో వై సపత్నో నాస్య సపత్నో భవతి యేవం వేదా అథైతస్య ప్రాణశ్రామశరీరం జ్యోతిరూపమశౌచంద్రస్తద్యావానేవ ప్రాణస్తావత్యహాప్రస్తావానశౌచంద్రస్త ఏతే సర్వ ఏవ సమాః సర్వేణం తాస్తయోహేతానంతవత ఉపాస్తేంతవంతజ్ఞే సలోకం జయత్యత యోహేతానంతానుపాస్తేనంతజ్ఞే సలోకం జయతి సరేష సంవత్సర ప్రజాపతి షోడశకరస్తాత్రయేవ పంచదశకలాభ్యుదైవాస్య షోడశీకరాసరాత్రిదేవాచ పూజ్యతే పచక్షీయతే సోమావాస్యాగ్నేరాత్రిమేతయా షోడశ్యాకలయా సర్వమిదం ప్రాణభృతం ప్రవిశ్య తత ప్రాతర్జాయతే తస్మాదేతాగ్నేరాత్రిం ప్రాణభృత ప్రాణం న విచ్ఛిందవికృకళాస్వస్యేవ దేవతాయా అపచిత్తే యో వై స సంవత్సర ప్రజాపతి షోడశకలోయమేవ కలోయమేవం విత్పురుషస్తస్య విత్తమేవ పంచదశకలాహాగ్నైవాస్య షోడశీకలా సవిత్తేనైవాచ పూర్యతే పచక్షీయతే తదేతన్నగ్నయ్యత యమాత్మా ప్రహిర్విత్తం తస్మాద్యద్యమి సర్వజ్ఞానీయత ఆత్మనా చేద్ధీమతి ప్రధినాదిత్యేవాహుః అతత్రయోగావలోకామనుష్యలోక పితృలోకో దేవలోకమితియోజం మనుష్యలోక పుత్రేణైవ దివ్యోదాన్యేన కర్మణా కర్మణా పితృలోకో విద్యయా దేవలోకో దేవలోకో వైలోకానాగ్యశ్రేష్టస్తస్మాద్విద్యాం ప్రసజ్ఞే సంతి అతాకస్తం ప్రత్యర్యదా ప్రేష్యన్మన్యతే సపుత్రమాహత్వం బ్రహ్మత్వం యజ్ఞత్వం లోక ఇది సపుత్ర ప్రత్యాహం బ్రహ్మాహం యజ్ఞోహం లోక ఇది యద్వేదిం చానోక్తం తస్య సర్వస్య బ్రహ్మేత్యేకతాయేవైతేక యజ్ఞాస్తేషాగ్ సర్వేషాం యజ్ఞమిత్యేకతాయేవైతేక లోకాస్తేషాగ్ సర్వేషాం ేతైతావద్వాయిదజ్ఞర్వే తన్మా సర్వజ్ఞన్నయమితో పునజలిది తస్మాత్పుత్రమనుషిష్టం లోక్యమాపత్తస్మాదేన మనుషా సతి సదైవం విదస్మాల్లోకాత్రేత్యథైవక్ణైస్నః పుత్రమావిశతి స యజ్ఞనేన కించిదక్ష్మయా కృతం భవతి తస్మాదేన జ్ఞర్వస్మాత్పుత్రోంచతి తస్మాత్పుత్రో నామ సపుత్రే నైవాస్మిల్లోకే ప్రతిష్టత్యతైనమేతే దైవా ప్రాణామృత ఆవిశంతి పృథివ్యైతైనమగ్నేశ్చ దైవీ వా గావిశతి సా వై దైవీ వాగ్యయా యజ్ఞదేవ వదతి తత్తద్భవతి దివస్తైనమాదిత్యాశ్చ దైవం మన ఆవిశతి తద్వై దైవం మనోహేనానందేర భవత్యసో న శోచతి అభ్యస్తేనం చంద్రమసస్య దైవ ప్రాణ ఆవిశతి సమై దైవ ప్రాణో యస్సంచరగ్గ్యాసంచరగ్గ్యనం వ్యపతేతో నరిష్యతి సయేమం విత్సర్వేషాం భూతానామాత్మా భవతి యథైతా దేవతైవజ్ఞేస యథైతాం దేవతాజ్ఞ సర్వాణి భూతాన్యవంతే భగ్ఞేహైవం విదజ్ఞ సర్వాణి భూతాన్యవంతి యదు కించే మా ప్రజా ైవాన్ తద్భవతి పుణ్యమేవాం గచ్చతి నహ వైదేవాన్ పాపం గచ్చతి ప్రజాపతిర్హకర్మాణి సృతే తాని దృష్టాన్యోన్యేనాస్పద్ధంతవతి శ్యామ్యేవాహమితి వాగ్ధ్రేద్రక్ష్యామ్యహమితి చక్షుశ్రోష్యామ్యహమితి శ్రోత్రమేవ మన్యాని కర్మాణి యథా కర్మ తాని మృత్యుశ్రమో భూపయేమే తాన్యాప్నోత్తాన్యామృత్యురమారుంత శ్రామ్యత్యేవ్రామ్యతి చక్షుశ్రామ్యతి శ్రోత్రమే మమే వనాత్మోద్యోజమ్మ ప్రాణస్థాని జ్ఞాతం దద్భిదేయం వైనశ్రేష్ఠో యస్సంచరగ్గ్యాసంచరగ్గ్యనం గతచేతో నరిష్యతి హంతాస్యైవ సర్వే రూపమసామేతి తయేతస్యైవ సర్వే రూపమభవద్గస్తస్మాదేతయేతేనాఖ్యాయంతే ప్రాణాయి తేన హవాపతత్కులమాచక్షతే యస్మిన్ కులే భవతి యగేవం వేదయముహైవం విదాస్పద్ధతేను శుష్యత్యను శుష్యహైవాంతతో మ్రియత ఇత్యధ్యాత్మం. అథాదివ్యలిష్యామ్యేవాహమిత్యేత్యామ్యహమిత్యాోగాస్యామ్యహమితి చంద్రమాదేవమన్యాదేవతాయతాదైవతేషాం ప్రాణానాం మధ్యమప్రాణయేవమేతాసాం దేవతానాం వాయుం రోచంత్యన్యా దేవతాన వాయుస్తైతానస్తమితా దేవతాయద్వాయు అదైతశ్లోకో భవతి యతస్తో లేది గచ్చతీతి ప్రాణాద్వాజేషు దేతి ప్రాణేష్టమేతి తందేవాశ్చక్రిరే ధర్మగ్నేవాద్యథవుస్వీతి యద్వాజ్యంత తదేవాద్యకువంతి తత్వాదేకమేమం కథంచరే ప్రాణ్యాశ్చైవాన్యాశ్చ నేన్మారాత్మా యద్యుచ్చరే సమాపిపైతేనోకస్యుజ్ఞానలోకకాయతి ఇదం నామరూపం కర్మ దేశాన్నాేతేషాముత్తమతోకి సర్వాణి నామాన్యుత్యక్షంతే తదేషాగ్ఞేదామైద్యు సర్వేన్నామభిస్తమేతదేషాం బ్రహ్మైద్యు సర్వాణి నామాని విభక్తి అథరూపాణాం చక్షురిత్యేతదేషాముత్తమతోకి సర్వాణి రూపాన్యుత్యక్షంతే తదేషాగ్ఞేతామైద్యు సర్వైరూపైస్తమేతదేషాం బ్రహ్మైద్యు సర్వాణి రూపాణి విభక్తి అథ కర్మణేత్యేతదేషాముత్తమతోకి సర్వాణి కర్మాణ్యుత్యక్షంతే తదేషాగ్ఞేతామైద్యు సర్వైయకర్మభిస్తమేతదేషాం బ్రహ్మైద్యు సర్వాణి కర్మాణి విభక్తి తదేతత్రయజ్ఞేతదేకమయమాత్మాత్మోకత్రన్మే తత్రయం తదేతరమృతజ్ఞేతేలక్షన్నం ప్రాణో వా అమృతన్నాయో సత్యంతాభ్యామయం ప్రాణశ్చన్నః